మెదడు చరిత్ర రెండవ భాగం. గాలెన్ కాలంలో వైద్య రంగంలో విధి విధానాలు అన్నీ కకావికలంగా ఉండేవి. వైద్య వృత్తిని శాసిస్తూ పెద్దగా శాస్త్రీయ ప్రమాణాలు ఏవి ఉండేవి కావు. చాలా మటుకు హిపోక్రాటిక్ సాంప్రదాయాన్నే గుట్టిగా అనుసరించేవారు. ఈ రోజుల్లో హోలిస్టిక్ క్లినిక్లలో చేసినట్టుగా సంగీతంతో రోగ నివారణ చేసే కార్యక్రమాలు చేపట్టేవారు కొందరు. మరికొంతమంది చూం మంత్రకాళి అంటూ మంత్రాలు విసిరి రోగాన్ని మాయం చెయ్యబూనేవారు. ఆ రోజులలో మానవ కళేబరాలని వైద్య బోధనలో వాడే విషయంలో మతం విధించిన నిషేధం ఉండేది. ఆ కారణం చేత వైద్య పరిశోధన కుంటినడక నడిచింది. ఇక గత్యంతరం లేక గాలెన్ వంటి వాళ్ళు జంతు కళేబరాలను పరిచ్ఛేదించి పరీక్షించి ఆ పరిశీలనల్ని మానవ శరీరాలకి ఆపాదించేవాళ్ళు. జంతు పరిచ్ఛేదంలో ఆరితేరిన వాడు గాలెన్. తన అనుభవాన్ని పొందుపరుస్తూ విస్తృతంగా రాశాడు. ఆ విధంగా శరీర నిర్మాణ శాస్త్రంకి పునాదులు వేశాడనే చెప్పాలి. ఉదాహరణకి మెదడు గురించి అనే రచనలో మెదడును ఎలా సిద్ధం చేయాలి, ఎలా పరిచ్ఛేదించాలి అన్న విషయాన్ని విపులంగా ఇలా వర్ణించాడు. ఆ విధంగా సరైన విధానాన్ని అనుసరించి మెదడుని సిద్ధం చేస్తే ముందుగా జ్యురామీటర్ కనిపిస్తుంది. మధ్యరేఖకి రెండు వైపులా నిలువుగా పరిచ్ఛేదాలు చేసే వెంట్రికిల్స్ వరకు పోవాలి. అప్పుడు ఎడమ వెంట్రికిల్ని కుడి వెంట్రికిల్తో వేరు చేసే పొరని పరీక్షించే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఇంతవరకు చర్చించిన మెదడు విభాగాలన్నిటికీ బట్టబయలు చేశాక ముందర వైపున ఉన్న రెండు వెంట్రికల్స్ మధ్యన ఉన్న మూడో వెంట్రికల్ కనిపిస్తుంది. దాని అడుగున నాలుగో వెంట్రికల్ కూడా కనిపిస్తుంది. ఈ విధంగా శరీర నిర్మాణ శాస్త్రంలో కూలంకషంగా అధ్యయనాలు చేశాడు కనుకనే అతడికి శరీర నిర్మాణ శాస్త్రానికి మళ్ళీ ఊపిరి పోసినవాడు అన్న పేరు దక్కింది. తన అధ్యయనాల సహాయంతో గాలెన్ మెదడు గురించి ఎంతో తెలుసుకున్నాడు. పైన ఇవ్వబడ్డ అంశం ప్రకారం గాలెన్కి మెదడు లోపల ఖాళీ ప్రాంతాలైన వెంట్రికల్స్ గురించి, మెదడు యొక్క పైపొరలైన జ్యురా మరియు పయా మ్యాటర్ గురించి, మెదడు యొక్క రెండు అర్ధగోళాల గురించి తెలుసని అర్థమవుతోంది. గుండె, ఊపిరితిత్తులు మొదలైన అంతరంగ అవయవాలను శాసించే స్వయంచాలక నాడులు గురించి అతడికి తెలుసని అతడి రచనల వలన అర్థమవుతోంది. అలాగే స్వరపేటికని ప్రేరించే శబ్దాన్ని పుట్టించే నాడుల గురించి కూడా అతడికి తెలుసు. ఈ నాడులను తెంచినప్పుడు మురిగే కుక్కలలో కానీ మెమ్మే అనే మేకలలో కానీ వెంటనే నోరు పడిపోవటం ప్రదర్శించాడు గాలెన్. ఆ విధంగా మెదడు యొక్క నిర్మాణం గురించి ఎంతో తెలుసుకున్న మెదడు యొక్క క్రియల గురించి మాత్రం అతడు పప్పులో కాలేశాడనే చెప్పాలి. మెదడు యొక్క నిర్మాణాన్ని సూక్ష్మస్థాయిలో అధ్యయనం చేయడానికి కావలసిన సాంకేతిక నైపుణ్యం మరి గాలెన్ కాలానికి 1.5 సహస్రాబ్దాల తరువాత వచ్చింది. కనుక మెదడు క్రియల విషయానికి వచ్చేసరికి ఏవో ఊహాగానాలు చేశాడే గాని ఖచ్చితమైన జ్ఞానాన్ని సాధించలేకపోయాడు. తన పూర్వీకులైన ఎరాసిస్ట్రానస్ మొదలైన పండితులలాగానే గాలెన్ కూడా శరీరంలో ఏవో చిత్రమైన వాయువులు ఉంటాయని భావించాడు.